126 సర్వభక్తి సం భా సర్వభక్తి సర్వం విభక్తితి తథా ఏష విధృతి శేషాం లోకానాం ఇతి శ్రుతేః సర్వభ్య నమః ఆం వి సర్వమును భరించినది ఏష విధృతి రేషాం లోకానాం ఈ లోకములను భరించు శక్తి ఈ బ్రహ్మ ఏ అనుశ్రుతివచనానుసారము శ్రీకామేశ్వరి సర్వభక్తి యను నామముతో ధ్యేయురాలగుచున్నది.